వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నరసింహ శ్రీమశ్చగిరివాస నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ శతభానుల తేజము నీకేనయ్య జ్వాల నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ శతభానుల తేజము నీకేనయ్య జ్వాల నరసింహ నీవే శరణమయ్య ఓమశ్చగిరి నరసింహ. నరసింహ ఆ నిండు నందనుడు అతడేనమ్మా, ముక్కోటి వెల్పుల మూలమే అయిన మూల పురుషుడు నరసింహుడమ్మ, మొక్కిన వారికి మోక్షం ఇచ్చే ముకుంద మాధవుడు అతడేనమ్మా. మొదగిరిలో కొలువు తీరిన మైమల దొరవారే స్వామి నరసింహ, మొదగిరి నరసింహ పుణ్యమి చెందురు నోలే సక్కంగున్నాడే స్వామి నరసింహ, మొదగిరి నరసింహ చగిరి నరసింహ. తెల్లవారంగా స్వామి నిన్ను వేడుకొని నీ కొండకు మేము చేరుకొని, స్వామి నిన్ను వేడుకొని నీ కొండకు మేము చేరుకొని, మధ్య గుండములో నా తానాలే చేసుకొని నీ సన్నిధి మేము చేరుకొని, తానాలే చేసుకొని నీ సన్నిధి మేము చేరుకొని, మా దైవము నీవేనంటూ భక్తితో పూజిస్తుంటే మా పారము మోసే స్వామి భాగ్యాల అనుకాల, వేముల కొండలో అరరే వేముల కొండలో మళ్ళీ మానదండాలల్లి స్వామి నీకు వేయంగా మా కష్టాలన్నీ దొరగంగా ఆరతి నైవేద్యాలిచ్చి ఆర్తితోని వేడంగా మా పదలే తీరంగా కొండలో ఆహా వేముల కొండలో అమ్మప్ప వేముల కొండల కొలువు తీరిన శ్రీలక్ష్మి నరసింహ మామ త్యాగిరి నరసింహ వేముల కొండల కొలువు తీరిన శ్రీలక్ష్మి నరసింహ మామ త్యాగిరి నరసింహ కుండకు చేరిన భక్తులకెప్పుడు శుభాలెన్నో కలగంట శని దోషాలే తొలగంట దర్శనమైతే చాలు దరిద్రాలు తొలగంట దండి సిరులెన్నో కలగంట కొండలో అబ్బా వేముల కొండలో వేముల కొండల కొలువు తీరిన శ్రీలక్ష్మి నరసింహ మామ త్యాగిరి నరసింహ వేముల కొండల కొలువు తీరిన శ్రీలక్ష్మి నరసింహ మామ త్యాగిరి నరసింహ తల్లిదండ్రి నీవేనంటూ కొలిచేము నరసింహ నిన్ను కలిచేము నరసింహ తల్లిదండ్రి నీవేనంటూ కొలిచేము నరసింహ నిన్ను కలిచేము నరసింహ పాయి పాయి పాలించు స్వామి నరసింహ ఆడుదు తోడు నిలిసి జాజి ముగ్గలేలు, ఆడుకుంటున్నాడు చూడో జాజి ముగ్గలేలు. ఎంతో మహిమతో నిలిచింది దేవా నరసింహ. నామాలు చేపలయ్య దేవా నరసింహ మచ్చగిరి నరసింహ నువ్వే విన్నావయ్యా తండ్రి లక్ష్మీ నరసింహ నీ వింటివయ్య స్వామి నరసింహ మచ్చగిరి నరసింహ అందరి బంధు వైతివయ్య లక్ష్మీ నరసింహ అంతట నీ వింటివయ్య స్వామి నరసింహ మచ్చగిరి నరసింహ అందరి బంధు వైతివయ్య లక్ష్మీ నరసింహ ఆపదలో నిను జీరిత దేవా నరసింహ మచ్చగిరి నరసింహ అందగుంది ఆదుకుంటివయ్య తండ్రి నరసింహ స్వామి నరసింహ